కనికతరా తల్తాల బ్రహ్మయ్య తకరార్లు ఇవిరా. బుచ్చి బాబు ఓ బుచ్చి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబకే తిక మక మక తిక ముఖ ముఖానికి రకరకాలుగా తిక మక మక తిక తిక మక ఓ బుచ్చి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబకే తిక మక మక తిక ముఖ ముఖానికి రకరకాలుగా తిక మక మక తిక తిక మక ఓ బుచ్చి బాబు. బడాయాత్తరూ అవుతానంటూ బడాయి కొట్టి వచ్చావు భలే భలేరా భలే భలేరా కొళాయి దగ్గర అంటేతో మేవు చివరకు అంటేతో మేవు. ఓ అబ్బాయి ఏ పనికైనా పెట్టు నువ్వు పెట్టు ఇది కరకట్టు ఇవి తోంపెట్టు తోము తోము తోము తోము తకతో. ఓ బుచ్చి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబకే తిక మక మక తిక ముఖ ముఖానికి రకరకాలుగా తిక మక మక తిక తిక మక ఓ బుచ్చి బాబు. రంగం కదిలిస్తే సదరంగం నవాబు వేషం వేసేవాడు జవాను పని చేస్తాడు చివరకు గరీబుగా చస్తాడు. ఓ అబ్బాయి కళా జీవితం లక్కు ఒక ట్రిక్కు ఒకరికి లక్కు ఒకరికి ట్రిక్కు లక్కు ట్రిక్కు ట్రిక్కు లక్కు. ఓ బుచ్చి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబకే తిక మక మక తిక ముఖ ముఖానికి రకరకాలుగా తిక మక మక తిక తిక మక ఓ బుచ్చి బాబు. ఒకడి ఆకలికి అంబలి నీళ్లు ఒకడికి పాలు పళ్ళు భలే భలేరా భలే భలేరా దగాల దేవుడ బాగా పంచావు కోతికి బాబని పించావు. ఓ బ్రహ్మయ్యో నీ లీలలే గడబిడ ఎడతడ నీ గడబిడ మాకెడాపెడ గడబిడ ఎడపెడ గడబిడ. ఓ బుచ్చి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబకే తిక మక మక తిక ముఖ ముఖానికి రకరకాలుగా తిక మక మక తిక తిక మక ఓ బుచ్చి బాబు.